43 అవిద్యాదర్శనేచ్ఛ. శ్రీరాముడు, సరే గురుదేవా, ఇక ఆ విపశ్చిద్రాజుల చర్యలను మీరు కొనసాగించండి. వశిష్ఠుడు, రామ, క్రమంగా వాళ్లల్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా మృత్యువు సంభవించి జన్మలు కూడా మారిపోయాయి. ఎలాగంటే, వీళ్లల్లో తూర్పురాజు క్రౌంచ ద్వీపంలో వర్షసీమ అనే కొండమీద తిరుగుతుండగా మదం ఎక్కువై దంతాలతో కొండ కొమ్మలను నుగ్గు నుగ్గు చేస్తున్న ఏనుగు కనిపించింది. ఈ రాజు దానికి అడ్డం వెళ్లాడు. దాని ధాటికి తట్టుకోలేక ఇతను ముక్కలు ముక్కలే మరణించాడు. శ్రీరాముడు, అదేమిటి గురుదేవా, వీళ్లకు మరణం లేదని అగ్నిదేవుడు వర్మిచ్చాడు గదా, ఇప్పుడికి మరణం ఎలా వచ్చింది? వశిష్ఠుడు, రామ, సరిగ్గా గుర్తు చేసుకో, ఈ రాజులు వరం కోరే సమయంలో సిద్ధులు సంచరించే దారి వరకు మాకు మరణం లేకుండుగాక అని కోరారు. అగ్నిదేవుడు తథాస్తు అన్నాడు. ఇప్పుడు వీళ్లు నలుగురూ సిద్ధులు సంచరించే మార్గాలను ఎప్పుడో దాటిపోయారు. అందుకే ఒక్కొక్కళ్లకి మరణం వస్తోంది. ఐసర్వ్ 84. శ్రీరాముడు, బాగుంది, పై కథ చెప్పండి. వశిష్ఠుడు, ఇక దక్షిణరాజు ఒక రాక్షసుడితో యుద్ధానికి దిగాడు. వాడు ఇతని ఎముకలు విరుగగొట్టి బడబాగ్నిలోకి విసిరివేశాడు. అక్కడ ఇతను బూడిదైపోయాడు. పశ్చిమరాజుకి ఒక విద్యాధరుడితో స్నేహం కుదిరింది. అతడు ఇతనిని ఒకసారి స్వర్గలోకానికి తీసుకుని వెళ్లాడు. ఈ రాజు అక్కడ ఉండే దేవేంద్రుడికి నమస్కారం పెట్టలేదు. దాంతో దేవేంద్రుడు కోపించి ఇతనిని భస్మం చేసిపరేశాడు. ఇక ఉత్తరపురాజు ఒక నదిని దాటుతూ ఉండగా ఒక మొసలి పట్టుకొని 8 ముక్కలు చేసింది. అందువల్ల ఇతను కూడా మరణించాడు. ఆ విధంగా వారు 4 మరణించేసరికి వారి చైతన్యం ఆకాశరూపాన్ని పొందింది. ఆకాశరూపంలో ఉన్న ఆ చైతన్యం తన పాత సంస్కారాల బలంచేత అదే ఆకాశంలో ఒక భూమండలాన్ని చూసింది. ఆ భూమండలం గూడా మన భూమండలంగానే ఉంది. దానికి గూడా సప్తద్వీపాలు, సౌరకుటుంబాలు, నదులు, అరణ్యాలు అన్నీ ఉన్నాయి. అంతకంటే చిత్రమేమిటంటే, ఆ 4 ఆ భూమండలంలో తమ స్వంత శరీరాలు కనిపించాయి. అంటే పూర్వసంస్కార బలం వల్ల స్థూల దేహానికి ఉండదగిన స్థూలత్వ జడత్వాది భావాలు వాళ్ల అనుభవంలోకి వచ్చాయి. వాళ్లకిప్పుడు మేము దేహం కలవాళ్లం అయ్యాము అనే భావన కలిగింది. ఈ భావం అవిద్యకు ఫలం అని వాళ్లకు అర్థమవుతోంది. కాని ఆ భావం పోవడం లేదు. పైగా పూర్వసంస్కారబలం వల్ల ఈ అవిద్య ఎంతటిదో తెలుసుకోవాలనే కోరిక పెరుగుతోంది. దానికోసం మళ్లీ వాళ్లు సంచారం మొదలుపెట్టారు. పూర్వపు వర్బలం ఉండడం వల్ల ఈ సంచారం అడ్డు ఆపు లేకుండా సాగింది. వీళ్లల్లో పశ్చిమరాజు సప్తద్వీపాలు, సప్త సముద్రాలు దాటి ముందుకు పోగా ఒక బంగారు మయమైన నేల కనిపించింది. ఆ ద్వీపంలో సంచరిస్తూ ఉండగా అతనికి అదృష్టం కలిసివచ్చి విష్ణుమూర్తి దర్శనం లభించింది. ఇతను వెంటనే విష్ణుపాసన చేసి ఆ స్వామి దగ్గరే బ్రహ్మవిద్యోపదేశం పొంది అక్కడే 5 సమాధిలో ఉండిపోయి చివరికి కైవల్యాన్ని పొందాడు. ఇక పూర్వదిగ్రాజు తన ప్రయాణంలో చంద్రమండలానికి చేరుకొని అక్కడ చంద్రోపాసన చేసి చివరికి చంద్ర తాదాత్మ్యాన్ని కొంతవరకు పొందగలిగాడు. శ్రీరాముడు, ఇది ఎలా కుదురుతుంది గురుదేవా? ఒకే విపశ్చిద్రాజు 4 అందులో ఒక ముక్కకు మోక్షం వచ్చింది, మరో ముక్కకు చంద్రత్వం వచ్చిందని మీరంటున్నారు. అలా అంటే ఒకే జీవుడికి కొంతమేర వరకు ముక్తి, మిగిలిన భాగంలో బంధము ఉన్నాయని చెప్పినట్లవుతోంది. ఇది ఎలా కుదురుతుంది? గమనిక ఈ ప్రశ్నగాని దీనికి వశిష్ఠ మహర్షి చెప్పబోయే సమాధానంగాని మూలంలో ఎంతమాత్రమూ లేవు. ఇక్కడ వ్యాఖ్యాత ఈ ప్రశ్నను సమాధానాన్ని గూడా తనే బాగా విస్తారంగా పెంచి అనేక రకాల సమన్వయాలు చేసి చూపించాడు. మూలంలో లేకపోయినప్పటికీ విషయం బాగుంది గనుక ఆ విపుల చర్చ యొక్క సారాంశాన్ని మనం చెప్పుకుందాం. వశిష్ఠుడు, రామ, ఒక శనగ చెట్టు ఉందనుకో. చెట్టు అంటే ఒకడే జీవుడు గదా. దానికి తగిన ఋతువు వచ్చేసరికి ఆ చెట్టు నిండా శనగగింజలు విరగగచ్చాయి. ఇప్పుడు ఈ గింజలలో ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క జీవుడున్నాడు. వాటిల్లో కొన్ని నేలమీద రాలాయి. ఒక్కొక్క గింజలోంచి ఒక్కొక్క మొక్క వచ్చింది. ఈ మొక్కలన్నీ వేరు వేరు జీవులే, వీళ్లల్లో ఎవరి కథ వారిదే. ఆసర్ 85. ఇంతలో ఓ పెద్ద మనిషి వచ్చి ఒక గుప్పెడు శనగగింజలను మొదటి చెట్టుమీదినుంచి కోసుకొని నమిలి మిండేశాడు. ఇప్పుడు ఈ గుప్పెడు జీవులు ఆ ఒక్క జీవిలో కలిసిపోయి ఒకే జీవి అయిపోయారు. ఇది లోకంలో జరిగే కథ. నువ్వు చెప్పే సిద్ధాంతాన్ని ఒప్పుకుంటే ఒకే జీవి అయిన పెద్ద చెట్టు ఇన్ని వందల జీవులుగా మారటం కుదరదు. ఎలాగో అలా కుదిరిందని ఒప్పుకున్నా వాళ్లల్లో కొందరు పుట్టి మొక్కలు కావడం, మరికొందరు చచ్చి మరొకరిలో కలిసిపోవడం ఇలారకూడదు. కాని కుదురుతున్నాయి లోకల్లో. దీనికి కారణమేమిటంటే ఉన్నది శుద్ధ చైతన్యం ఒక్కటే. అది ఒకనొక చిత్తంలో ప్రతిబింబిస్తే అప్పుడు జీవుడు ఏర్పడుతున్నాడు. అచిత్తం ముక్కలై రెండుగా మూడుగా మారితే జీవులు గూడా ఇద్దరు ముగ్గురు అవుతున్నారు. ఏ కారణం వల్లనైనా విడిపడ్డ చిత్రాలు కలిసిపోతే ఆ జీవులు గూడా కలిసి ఒకటే అవుతున్నారు. ఈ సత్యాన్ని నువ్వు గుర్తిస్తే నీ ప్రశ్నకు తావే లేదు. శ్రీరాముడు, సరిపోయింది గురుదేవ, పై కథ చెప్పండి. వశిష్ఠుడు, రామ దక్షిణ దిగ్రాజు శాల్మలి ద్వీపానికి చేరి అక్కడ రాజ్యం సంపాదించి శత్రువులను సంహరించి ఇప్పటికీ అక్కడ రాజ్యం చేస్తూనే ఉన్నాడు. అతనికి ఇంకా తత్వజ్ఞానం కలుగనేలేదు. ఉత్తర దిగ్రాజు ఒక సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక మొసలి మింగేసింది. కాని ఇతను మరణించలేదు. పొట్టలోని పురుగులాగా ఇతను ఆ మొసలి కడుపులోనే 1000 ఏళ్లు జీవించాడు. అక్కడ ఉండే మాంసాన్నే ఆహారంగా స్వీకరించాడు. చివరికి ఒక రోజున ఆ మకరం చచ్చిపోయింది. అప్పుడు తను ఆ మొసలి నోటిలోంచి బయటికి వచ్చి ఆ సముద్రంలో ఈదడం మొదలుపెట్టాడు. అది తీపినీటి సముద్రం. దానిని ఇది ఇది ఇతను ఒక బంగారు నేలకు చేరుకున్నాడు. అది దేవలోకానికి పోయేదారి. ఆ దారిలో ప్రయాణం చేస్తూ ఉండగానే ఉత్తరదిగ్రాజు ఒక దేవతగా మారిపోయాడు. దేవత్వం వచ్చిన పూర్వవాసన పోక మళ్లీ ఆ లోకల్లో సంచారం మొదలుపెట్టాడు. అలా తిరుగుతూ తిరుగుతూ లోకాలోక పర్వతానికి చేరుకున్నాడు. లోకాలోక పర్వతానికి ఒక పక్కంతా వెలుగు, రెండో పక్కంతా చీకటి. వెలుగు ఉన్నవైపే జీవుల సంచారం ఉంటుంది, చీకటివైపు అసలు ఏ పదార్థమూ ఉండదు. 126.